దదామేత్యేవ బ్రూయాదోచైనామభుత్సదా పశాం బ్రహ్మభ్యోయాచర్భ్యస్తత్ప్రజాపదపద్యవత్ ప్రజయాసవిక్రీణీల పశుభిశ్చోపదస్యతి యాషేదేభ్యోయాచభ్యో దేవానాం కాన్నదిత్సరతి కూరయాస్త సంశీల్యంతే శ్రోణయా కాటమర్దతి పండయా దశ్యంతే గృహా కాణయా దీయతే స్వాం విలోహితోధిష్టానాక్నోవిందతిం గోపదిం తథా వశాయా సంవిద్యం దురదభ్రాహ్యోచ్యసే పదోరస్యాధిష్టానాద్భిం దుర్నామ విందతి అనామనాత్ సంశీల్యం తేజా ముఖేనోపజిఘ్రతి యో అస్యా కర్ణా వాస్కునోత్యాస దేవేషు దృశ్యతే లక్ష్మగుర్వ ఇది మన్యతే కనీయః కృణుతే స్వం యదస్యా కస్మై చిద్భోగా దేవాలాన్ కశ్చిత్ ప్రకంతతి తదశ్కిశోరామీయంతే వత్సాంశ్చ ఘాతు కోపికాః ఎరస్యాగోపతౌ సత్యాంశో అజీహిడరే తదః కుమారామీయంతే యక్ష్మో విందద్యనామనాత్ ఎరస్యాః పల్పోలనం జగద్వాసీ సమస్యతి తదోపరూపం జాయతే తస్మాదయ్యేష్యేన సహ జాయమానాభిజాయతే దేవాన్ సబ్రాహ్మణాం వశా తస్మాత్ బ్రహ్మభ్యో దేశాస్మస్ గోపనం జయేనాయంతి దేవకృతావశా బ్రహ్మజ్ఞేయం దదబ్రవంజయేనాభ్యో యాజభ్యో దేవానాత్సతి ఆసదేవేషు వృష్టతే బ్రాహ్మణానాం చ మన్యవే యో అస్యాద్వాజా భోగో అన్యామిచ్ఛేత తర్హీదః హింస్తే అదత్తా పురుషం యాచితాంచనదిచ్ఛతి యథాశేవ జిన్హీతో బ్రాహ్మణానాం తథా వశా తామేతదక్షాయంతి యస్మిన్ కస్మింశ్చ జాయతే స్వమేతదక్షాయంతి యద్వశాం బ్రాహ్మణా అభి యేనాన్యస్మిన్నిరీరాదేవాస్యాధిరోధనం క్షయే దేవాత్రైరాజనాద విజ్ఞాతగదాసతి వశాం చ విద్యాన్నాద బ్రాహ్మణాస్తర్హ్యేష్యామవశామాహ దేవానాం నిహితం నిధిం ఉభౌ తస్మై భవా సర్వోపారిక్రమ్యేషోమశ్చతః యో అస్యాబోధో నవేదాథో అస్యాస్తనానుదా ఉభయే నైవాస్మై దుఃఖే దాతుం దేదశకద్వశా దురదభ్రైరాజయజాదిశాంచనదిత్సరి మాస్మై కామాస్తమధ్యంతే యామదత్తాదికీర్షై దేవావశామయాచన్ముఖం కృత్వా బ్రాహ్మణం తేషాం సర్వేషామదేరన్యేతి మానుష హేడం పశూనాన్యేతి బ్రాహ్మణేభ్యోరద్వజా దేవానాం నిహితం భాగం అత్యక్షేన్ని ప్రియాజతే యదన్యే శతయ్యాచేయుర్బ్రాహ్మణ గోపదిం వశా అలైనాం దేవాబ్రువన్నేవం విదుషో వశా ఏం విదుషే దాన్యేభ్యో దర్వజా దుర్గా తస్మాదిష్టానే పృథివీ సహ దేవత దేవాశామయాచన్యస్మిన్నగ్రేజా తామేతామ్యన్యాన్నారదస్తహ దేవీయుజ అనపత్యమల్పవశుం వశాగ్రేణో దిపోరుషం బ్రాహ్మణైశ్చామయీరాన్ని ప్రియాజతే అగ్నిశోమాభ్యాం కామాయమిత్రాయ వరుణాయ చేభ్యో యాచంతి బ్రాహ్మణాశ్చే యావదస్యాగోపదిం నోపదృణుయాదృశ స్వయం చేతస్యామతోషుణాస్య శ్రుత్వా గృహే పదే గోస్ ఉపశ్రుత్యాథ గోష్పదీచరత్ ఆయుశ్చేతస్య భూతిం చ దేవావృష్టం దిహీతాః వసాజలం దేవోదా దేవానాం నిహితో నిహి ఆవిష్ణేణుష్పరూపాణి యదాస్థామజిఘాంసతి ఆవిరాత్మానం కృణుతే యదాస్థామజిఘాంసతి అతో బ్రహ్మభ్యో వసాజాంచాయ కృణుతే మనః మనసా సంకల్పయ దేవా అపి గచ్చతి తతో బ్రహ్మాణో వశామోపప్రయంతి ఆధీతం స్వసాకారేణ పితృభ్యో యజ్ఞేన దేవతాభ్యః తానేన రాజన్యో వశాయా మాతుర్హేణం న గచ్చతి వశా మాతారాజన్యస్య తథా సంభూతమగ్రశ తస్యాహురర్పణం యద్బ్రహ్మభ్య ప్రదీయతే యథాజ్యం ప్రగృహీతమారుంభేచ్ఛుచో అగ్నే ఏవాహ బ్రహ్మభ్యో వచామగ్న ఆవృశ్చతే పురోడాశవత్సాసుదుఃఖా లోకే స్మా ఉపతిష్టతి సాస్మి సర్వాన్ కామాన్ వచా ప్రదదుషే దుషే సర్వాన్ కామాన్యమరాజ్యే వశ ప్రదదుషే దుహే అదాహుర్నారకం లోకం నిరంధానస్య యాచితాం ప్రవీయమానాచరతి క్రుద్ధ గోపాతయే వశ దేహం మామన్యమానో మృత్యో పాశేషు బధ్యతాం యో దేహతం మన్యమానో మాచ వచతే వశ అప్యస్య పుత్రాన్ పౌత్రాంశ రాజరే బృహస్పతి మహదేశావతమీ గోషు గౌరవి అథోహ గోపతలే వశాదుషే విషం దోహే ప్రియం పశూనాంభవతి బ్రహ్మభ్య ప్రదీయతే అథో వశాస్తత్ప్రియం నిర్దేవ్రామి సశాముదయల్పయం దేవయజ్ఞాదుగేత్య తాసాం నిత్యం భీమా ముదా కూరుత నారద తాం దేవామీమాం సంతమేరామేతి తామ్రవీయం నారదేషామశానాం వశతమేది కలియో వశానారదాస్మేచ్చమనుష్యాః తాస్వా పృచ్ఛామి విద్వాంసం కశ్చానాశ్నీయాద బ్రాహ్మణ విలిప్యాస్తేజాచూతవశాశాస్మీయాద్రాహ్మణోజాశంసేతూత్యా నమస్తే అస్తు నారదానుష్టు విదూషే వశా ప్రతమాసాంభీవతమాయావదత్వాపరాభవే విలిప్యా బృహస్పతేథో దూతవశావశా తస్నాశ్నీయాద్రాహ్మణో యాశంసేదూత్యా జాతాని విలిప్తీసూతవశావశా ప్రయచ్చే బ్రహ్మభ్య సోనా ప్రజాపద ఏతద్వో బ్రాహ్మణ హవిరితి మన్వీరాజి అశాంచేదేమ్యాచేషో గృహే దేవాశాంబర్యవదన్నో రాజీర్భేదం తస్మాద్వై సపరాభవత్ ఉదేనాం భేదో నాదరాత్మశావింద్రేణ యాచితః తస్మాత్తం దేవాగసో నిశ్చన్నహముత్తరే ఏ వశాయారాః నాజవదంతి పరిణామినాః ఇంద్రస్య మన్యవే జాల్మా ఆవృష్టంతే అచిత్యా ఏ గోపాదిం పరాణీయాదాహుర్మాదాయితి రుద్రస్యాస్తాంతే హేతిం పరీయంతే అచిత్యా యది హుతాన్ యద్యహూతాన్ మమాద పచతే వశాం దేవాంధ బ్రాహ్మణాన్ దత్వా జిమ్హో లోకాన్ నిరక్షతి శ్రమేణ తపసా సృష్టా బ్రహ్మణా విత్తర్తే శ్రుత సత్యేనావృత శ్రియా ప్రావృత యశసా పరిహీవృత స్వధయా పరిహిత శ్రద్ధయా పరియోఢా దీక్షయా గుప్తా యజ్ఞే ప్రతిష్ఠిత లోకో నిధనం బ్రహ్మపదపాయం బ్రాహ్మణోధిపతి తామానుదాహారస్య బ్రహ్మగవీం జీనతో బ్రాహ్మణం క్షత్రియస్య అవగ్రామతి వీర్యాం పుణ్యా లక్ష్మీ ఓజస్ తేజస్ సహస్ బలం చాక్యేంద్రియీశ్చ ధర్మస్ బ్రహ్మచక్షత్రం చ రాష్ట్రం చ విశశ్చిశ్చ్రవీణం చ ఆయుష్టం నామ జగేర్తి ప్రాణశ్చ పానశ్చ చక్షుత్రం చ పయశ్చాన్నాద్యం ఛత్రం చ సత్యం జ్యేష్టం చ పూర్తం చ ప్రజా చ పశవశ్చ తాని సర్వాణ్యపక్రామంతి బ్రహ్మగవీ మాదారస్య జిరతో బ్రాహ్మణం క్షత్రియస్య శైషా భీమా బ్రహ్మగవ్యాషా సాక్షాకృత్యాగోర్వ్రజమావృత సర్వాణ్యం ఘోరాణి సర్వే చ మృత్యవాహ సర్వాణ్యం ఘోరాణి సర్వే గురుడవధాః సా బ్రహ్మజ్ఞం దేవ బీజం బ్రహ్మగవ్యాధీయమానా మృత్యో పద్మింశాద్యది మే నిశ్శతారిత బ్రహ్మజ్ఞక్షిగృహితస్మాద్వై బ్రాహ్మణానాం గౌర్ధూరాధర్షా విజానత పచ్చోధావంతేష్వానరౌదీరా హేతిశ్శఫారుచ్ఛిదంతే మహాదేవోపేక్షమాణా క్షురపవేక్షమాణా వాశ్యమానాభిస్ఫూర్జరి ప్రత్యర్హిణ్యో దేవ పుచ్చం వర్యస్యాన్నే సర్వజ్ఞానికర్ణో వై వర్జయంతి రాజలక్ష్మో వేహంతి మేరుద్యమానాశీర్షక్తిర్దుగ్ధా శ్రేణిరుపతిష్టంతి పరామృష్ట ముఖేమానా అగవేషాధిపతంధిమోధిపతి అనుగచ్చంతి ప్రాణానుపదాసయతి బ్రహ్మగవే బ్రహ్మజ్ఞస్య వైరం నిగత్యమానా పౌత్రాద్యం విభాజ్యమానా దేవేతర్హీయమానా పాత్మాధీయమానా పారుష్యమధీయమానా విషం ప్రయస్వందేతమా ప్రయస్ అగం పచ్యమానా దుష్ప్రియం పక్వా మూలవర్హణే పర్యా క్రియమానాక్షిపర్యాద అసంజ్ఞాగంధేన సుగద్ధిజమానాశీర్యముద్రేత అభూదేవ క్రియమానా పరాభూదేవృత శర్వక్రుద్ధ పిశ్యమానాశిమీదాభిషిరా అవర్తిరశ్యమానాశిలా అహిలాలోకాంక్షీరత్తి బ్రహ్మగవే బ్రహ్మజ్జమస్మాచ్చాపుష్మాచ్చాహనం నృత్యా మే నిరాశసనం వదగలోబద్ధం అశ్వగదా పరిహృదా అగ్నిక్రవ్యాద్భూత్వా బ్రహ్మగవే బ్రహ్మజ్జం ప్రవిశ్యాత్తి సర్వాస్యాంగా పర్వా మూలాని విష్టతి చిరత్యస్య బంధువాయతి మాతృబంధు వివాహాన్యాతేన్ సర్వాన్ విక్షాపయతి బ్రహ్మగవే బ్రహ్మజ్జస్య క్షత్రియేణానోదీయమానా అమాస్తుమే నమస్వగమప్రాజసంగరోత్యవరాజనోభావతి క్షీయతే యేవం విదుషో బ్రాహ్మణస్య క్షత్రిజోగామాదత్తే క్షిప్రం వేతస్యాహనమే గృధ్రాకురవతైరవం క్షిప్రం వేతస్యాదహనం పరిగృత్యంతి కేశినీరాఘ్రాణా పాణినోరధికుర్వాణా పాపమైరవం క్షిప్రం వేతస్యవాస్తుమృగాకురవతైరవం క్షిప్రం వేదస్య పృచ్ఛంతి యత్ర దాసీ దిశానుదాది ఛింద్యా ఛింది ప్రచ్ఛింద్యమేషావయ క్షావయ ఆదరానాంగిరది బ్రహ్మజ్ఞముపదాదయ వైశ్వదేవీశోచే కృత్యాగోర్వజమావృత ఓరంతి బ్రహ్మణో వజ్రా క్షురపరమృత్యుర్భూర్వాధావన్ ఆసేనతాం వచ్చ ఇష్టం పూర్తం చాహిషా ఆదాయ జీతం జీతాయ లోకే పరిచ్ఛతి అగ్నేవేర్భవ్రాహ్మణస్ మేనిష్రవ్యాఘాదగేషా అగ్నే ప్రహిరోజయంత్రం మజ్జస్ కృతాగరసో దేవీజోరాధత ప్రయా ప్రమూర్ణమృతాగ్నిర్వహసుష్ట పృష్ట ప్రవష్ట సంవృష్ట ప్రద సంద బ్రహ్మజ్ఞం దేవ్యఘ్నామూలానుసంద యథాయాజ్యమసాధనాత్వలోకాన్వరావతేవాత్మ్యే బ్రహ్మజ్ఞస్ కృతాగరసో దేవీజోరాధత వజ్రేణ శతవర్వణా తీక్ష్ణేన క్షురభృష్టినా తస్కంధాన్ ప్రతిరోజి దోమాన్యస్వస్ వివేష్టయ మాంసాన్యస్య శాతరస్నాన్యస్య సంవృహ అస్థేణ్యస్య పీడనమజ్జానమస్య నిర్దేహి సర్వాస్యాంగా పర్వాణి విశ్రధయ అగ్నిరేణం గవ్యాత్రేదివ్యానోదతాయురంతరిక్షాన్మహతోవాయుమ్న సూర్యేనం దివః ప్రణోదతాన్యోషతో. ఇది ద్వాదశం కాండం సమాప్తం. అథ త్రయోదశం కాండం. ఓం ఉదేహీ మాలిన్యో అప్సరా ఆంతరిదం రాష్ట్రం ప్రదీయోరోహీతో విశ్వమిదం జగానసత్వా రాష్ట్రాయ సువృతం విభర్తో ఉద్వాజాగన్యో అప్సరా ఆంతర్విశారోహత్వద్యోనయోజా సోమం నోపవోష దీర్ఘాశ్చతుష్పదోద్విపదారేష దేహ యోజముగ్రవరుత వృష్ణిమాత ఇంద్రేణ యుజా ప్రమేణీతరద్రోన్ ఆవోరోహీతశ్రణవత్సుదానవస్త్రిషప్తాసోమరుత స్వాదు సంబుద రుహోరోహరోహీత ఆరోహగర్భోజనీరాంజనుషాముపస్థం తాభిస్తంబ్ధమందరిందం షడుర్వేర్గాతుం ప్రపశ్యన్ ఇహ రాష్ట్రమాహ ఆతే రాష్ట్రమిహరోహీతోహేద్యాస్థన్వృథోభయంతే అభూత్ తస్మై తేవ్యా పృథివీరేవతేభిర్కామం దుహాతామిహ చక్వరీభిః రోహీతోద్యా పృథివీజ జానతత్తరంతం పరమేష్ఠీరతాన తత్రాధిష్ఠిజేక పాదోద్రం హత్యా పృథివీమలేన రోహీతోద్యా పృథివీ ఆదృంహత్తేన స్వస్థభితం తేన నాగాంతరిక్షం విమీతారజాం చితేన దేవామృతమన్వవిందన్ విరోహీతమృషద్విశ్వరూపం సమాకుర్వాణ ప్రరుభోరుభశ్చ దివం రోడ్భావహతామహ్యం నాసంతే రాష్ట్రవనక్షుపయసాకృతేన యాస్తే రుహప్రయోజాస్త ఆరుహోజాధీరావృణాధిరివమంతరిక్షం తాసాం బ్రహ్మణాపయసావృధానో విశిరాష్ట్రే జాహీరోహీతస్య యాస్తే నిజత్తవరాతం నభోవర్వత్సంగాయత్రీమనురాహ్యాగోహ తాస్వాదీశంతు మనసాశివేన సంమాతావత్సో అభ్యేతురోహీత ఊర్ధ్వరోహీతో అధినాకే అర్థాద్విష్ట్వా రూపాణి జనయన్యువా కవి దిగ్మేణాజ్ఞర్జ్యోతిషా విభాతి తృతీరే చక్రేణ జలసి ప్రియాణి శాస్త్రశంగో వృషభో జాతవేదాభృతా భూత స్తోమ పృష్ఠస్తురీరా మాహాదీన్నాథితో నేత్వాజహారి గోపోషం చ మే వీరపోషం చ దేహి రోహీతోజ్ఞలితాముఖం రోహీతాయ వాచా శ్రోత్రేణ మనసా జుహోమి రోహీతం దేవాయమనస్ మహాస్తమారోహైస్తామిరోహయో రోహీతో యజ్ఞం యదాద్విష్కర్మణే తస్మాత్తేజాంశుమేమాన్యాగో భోజేయంతేనాభింభువనస్యాధీమజ్మని ఆత్వారోహవిరత్యోదపంక్తిరాగవేద ఆత్వారోహోష్ణ్యాక్షర ఆత్వారోహీతోనేత అయం వస్తే గర్భం పృథివ్యాదివం వస్తేమంతరిక్షం అయం నర్ణస్ విష్టవిశ్వోకాన్యానే వాచస్పదే పృథివీర శ్యోనాశ్యోనాయోనిస్తల్పానస్వా ప్రాణస్తఖ్యేనోస్తున్వా పరమేక్షిన్ పరయగ్నిరాయూషావర్జసాదధాతు వాచస్పదరితమః పంచజేనో వైశ్వకర్మణా పరియేషం బభూవు ఇహైవ ప్రాణస్తఖ్యేనో అస్తుతంత్వా పరమేక్షిన్ పరిరోహితాయూషావర్జసాదధాతు వాచస్పదే సౌమనసం మనశ్చ గోష్ఠేనోగాదనరేషోనీషు ప్రజా ఇహైవ ప్రాణస్తఖ్యేనో అస్తుతంత్వా పరమేక్షిన్ పరియహమాయూషావర్జసాదధామి పరిత్వాధాత్రవిదా దేవో అగ్నిర్వచ్చసామిత్రావరుణామభిత్వా సర్వారాదీరవక్రామన్నేహీనం నాష్టమకరస్తోమృతావత్ యంత్వా బృహదీరథే కృష్ణిర్వహదిరోహిత శుభాయాదిరణం నరః అనువ్రతారోహిణీ రోహీతస్య సూర్యస్సువర్ణాః బృహదీ సువర్చాః తయా వాజాన్ విష్ణోపాంజయమతయా విశ్వాస్మృతనాభిష్యామ ఇదం దదో రోహిణీ రోహీరస్యాసోవంతా పృషదీజేన జాతి తాంగం గర్వా కశ్యపా ఉన్నయంతి తాం రక్షంతి కవచా ప్రమాదం సూర్యశ్వాహరయ్యేతుమంతరాహంతరాసుమ్రతం ఘత పాపారోహీతో భ్రాజమానో దివం దేవ ప్రియదీమావివేషోహీతో వృషభస్తిగ్మసింగ పరియజ్ఞం బలి సూర్యం భూవ యోగిష్టభ్రాది పృథివీం దివం తస్మాద్దేవాదిదృష్టి సృజందే రోహీతో దివమారోహన్మహత పర్యన్నవాత్ సర్వారోహరోహీతో దృహాః దివీష్వయస్పతీం ఘృతాదీం దేవానాం ధేనురనపస్తృగేషా ఇంద్రస్వామం విభజు క్షేమోస్తగ్నిస్తౌ ద్విభుధోరుదస్వ సమిద్ధో అగ్నిస్త విధానో ఘృతవృద్ధో ఘృతాహూత అధీషాగ్నిష్టాగాడగ్నిస్తవత్నాయమ హంతేనాం ప్రదహరత్వరీలోనం ప్రదన్యతి ప్రవ్యాదాగ్నినా వయం సపత్నాం ప్రదహామహి అవాజీనానవజీంద్రపజేణ బాహుమాన్ అదా సపత్నాన్ మామకానగ్నే తేజోభిరాదీ అగ్నే సపత్నానగరాన్ పాదయాత్మజాతముత్తిపాహానం బృహస్పతే ఇంద్రాగ్నిమిత్రవరుణావధారే పద్యంతామప్రతిమన్యోజమానాః ఉద్యం స్తందేవసోర్యసపత్నానవమేజహి అవీనానస్మనాజహితేజంతధర్మంతవాః వత్సో విరాజో వృషభోమతీనామారోహశుక్రపృష్ఠోంతరిక్షం గజేనార్కమభ్యర్చంతి వత్సం బ్రహ్మ సంతం బ్రహ్మణావద్ధయంతి దివం చ రోహ పృథివీం చ రోహ రాష్ట్రం చ రోహ ద్రవీణం చ రోహ ప్రజాం చ రోహ అమృతం చ రోహ రోహీతేన సంగాం సంస్పృశస్వా దేవారాష్టవృతో హితోయంతి సూర్యం తైష్టే రోహీతస్తం విధానో రాష్ట్రం దర్ధాతుమనస్యమానః ఉద్వారజ్ఞా బ్రహ్మపూరావహన్యర్ధగతో హరయస్వాహంతి తిరస్త ముద్రమతి రోజతే రోహితేద్యా పృథివీ అధిశ్రుదేవ సుజితి గోజితి రంధనాజితి సహస్రం యజనీమాని సప్త గోచేయం తేనాభిభువనశ్చాభిమద్మని యశోనాముతర్షణీనా పృథివ్యా అదిత్యా ఉపస్థే శంభోజాశం సవితే చారో అముద్రసన్నిహరేత సంస్థాని పశ్యసి గిర పశ్యంతి రోజనం దివిశోరయం నిపశ్చిత దేవో దేవాన్మర్చయస్యంతశ్చరస్యన్నవే సమానమగ్నిమిందేతం వేదుఃఃపరేణ పరేణావరేణ పదావత్సం బిభ్రతి గౌరుదస్థాత్ సాగద్రీయమ్మనాహాత్మస్ అగ్నిపదీ ద్విపదీ సా చతుష్టాపదీ నవపదీ బభూషీ సహస్రాక్షరాభువనస్ పంక్తిస్తముద్రాక్షరంతి ఆరోహన్యామృత ప్రాణమే చుద్ధా బ్రహ్మభూతర్ధయోహరయస్తావహంతి వేదయత్తే అమర్త్యయత్ ఆక్రమణం దివి యత్తే సదస్థం వరమే వ్యోమన్ సూర్యోద్యాం సూర్య పృథివీం సూర్యాపోమి పశ్యతి సూర్యో భూతస్యేకం చక్షురారోహరివం మహీ ఉర్వీరాసన్ పరిధయో వేదిర్భూమీరకల్పత తత్రైతావగ్నే ఆధత్త హిమం ఘంసం రోహీత హిమం ఘంసం చాధాయ యోపాహం కృత్వా పర్వతాన్ వర్షాజ్యాగ్నీ జాతే రోహితస్య సర్విదః సర్విదో రోహితస్య బ్రహ్మణాగ్నిస్తమిన్యతే తస్మాద్ధిమస్తస్మాద్యజ్ఞో జాయత బ్రహ్మణాగ్నివృధానౌ బ్రహ్మవృద్ధౌ బ్రహ్మాహుతౌ బ్రహ్మేర్ధావగ్నీ జాతే రోహితస్య సర్విదః సత్యే అన్యస్తమాహీతోప్స్వాన్యస్తమిధ్యతే బ్రహ్మేర్ధావగ్నీ జాతే రోహితస్య స్పర్విదాః యం వాతః పరిశుంభతిజం వేంద్రో బ్రహ్మణస్పతిః బ్రహ్మేర్ధావగ్నీ జాతే రోహితస్య స్పర్విదాః వేదిం భూమిం కల్పయిత్వా దివం కృత్వా దక్షిణాం ఘంసం నరగ్నిం కృత్వా చకార విశ్వమాత్మన్ వత్పరిధేనాజ్ఞేన రోహితః వర్షమాజ్ఞం ఘంసో అగ్నిర్వేదిర్భూమీరకల్పత తత్రైతాన్ పర్వతానగ్నిర్గేర్భిరోర్ధ్వాం అకల్పయత్ గేర్భిరోర్ధ్వాం కల్పయిత్వా రోహితో భూమీమబ్రవీర్ త్వదీయం సర్వం జాయతాన్యద్భూతం యచ్చ భావ్యం సయజ్ఞ ప్రథమో భూతో భవ్యో అజాయత తస్మాద్ధయజ్ఞ ఇదం సర్వం యత్కించేదం విరోచతే రోహితేన ఇణామృతం యశ్చకాం పదా స్ఫురతిం ప్రత్యం సూర్యం చ మేహతి తస్య విశ్చామితే మూలం నచ్చాయాంగరోపరం వ్యోమాభిచ్ఛాయమత్యే హిమాం చాగ్నిం చాంతరా తస్య నిశ్చామితే మూలం నచ్చాయాంగరోపరం వ్యోహ్యదేవోర్యత్వాంచమాంచాంతరాయతి నష్టభ్యం నస్మిన్ చమలం నిజానేతమిద్మహే మహాప్రగావతో వయం మాయజ్ఞాయింద్ర సోమినా పాంతస్తున్నోరాదర యోయజ్ఞస్య ప్రసాధనస్తంతుర్దేవేష్పాత తమాహూతమజీవి ఉదస్య కేతవో దివి శుక్రాభ్రాజం కదీరత్ ఆదిత్యస్య నచక్షసో మహివ్రతస్య మేషుషాః దిశాం ప్రజ్ఞానం వలయం నమక్షిషాః సుమక్షమాసం పతయం తమర్ణవే తమామయోర్యం భువనస్య గోపాయ్యో అశ్మిభర్దిశ ఆభాషి సర్వాః యత్వాన్ ప్రత్యం స్వదయాశిషేహం నానా రూపే హరి మాయయా కదా ప్రత్యే మహిళవోజతే కో విశ్వం పరిపూర జాయతే వివక్షితం హరిం భ్రాజమానం వహన్నిజం హరిత సప్తవర్ణీ పశ్యంతిజాంతమాజిం పరిజాంతమాజిం సత్య దుర్గాహం దివం చూర్య పృథివీం చేవీమహోరాత్రే విమిమానోయేషి స్వస్తి సూర్యజలదేతామన్నంతు పరిజాసి సద్య యంతే వహంతి హరితో బహిష్టా శతమశ్వాయ దేవా సప్తవర్ణే సుఖం సూర్యరసమం సుమంతం శోనం తిష్టవాజినం యంతే వహంతి హరితో బహిష్టా శతమశ్వాయ దేవా సప్తవర్ణే సప్త సూర్యో హరితో జాత మేరథే హిరణ్యత్వచో బృహదీరయుక్త అవో శుక్రోజన పరస్తాధిజూయ దేవస్తమోదివమారోహత్ ఉత్కేతునా బృహత దేవాగన్నవా వృత్తమోభిజ్యోతిరశ్రైర్ దివ్యస్సు వర్ణస్వీరోక్షరీర్ పుత్రభువనాని విశ్వా ఉద్యన్నీనాదే విశ్వా రూపాణి పుష్యతి ఉపాసముంద్రౌ క్రతూ నాభి సర్వాన్ లోకాన్ పరిభూర్భ్రాజమాన పూర్వాపరం చరతో మాయేతో క్రీడంతో హరియాతోర్ణవం విశ్వాన్యో భువనా విచష్టే హైరణ్యైరణ్యం హరితో వహంతి దివిత్వాత్రీరారణ్ సూర్యాపాసాయ కర్తవ్యే స్వయేషిసుదృతస్తవం విశ్వాభూతావజాగరత్ ఉభావంతో సమర్షసి వత్సస్సం మాతరా నన్మే ఏదా బ్రహ్మ దేవామీరేదు యత్సమంద్రమనుశ్రుతం దత్సీషాసతి సూర్యాతో మహాన్ పూర్వశ్చాపరశ్చర తం సమాప్నోతి జ్యోతిభిస్తతో నాపచికిత్సతి తేనామృతస్య భక్ష్యం దేవానాం నావరుంధతే ఉదృత్యం జాతవేరసం దేవం వహంతి కేతవాః ద్విషే విశ్వాయ సూర్యం అపచేతాయవో యథా నక్షత్రాయం చక్షుభిః శూరాయ విశ్వచక్షతే అదిష్టన్నస్య కేతవో విరశ్మజో జరామ్నజో బ్రాజంతో అగ్నజో యథా తరణ విశ్వదర్శనోజ్యోతిష్కదర్శనోర్య విశ్వమాభాసిలోచన ప్రత్యంగేవానామిష ప్రత్యంగురేషిమానోషీ ప్రత్యం విశ్వం స్వదృశే పావకచక్షురణ్యంతం జనా సంవరుణ పశ్యతి విద్యామే శీలస్మృత్వమిమానోక్తుభిః పశ్యన్ జన్మాని సూర్య సప్తత్వా హరితోరథే వహం దివేవసూర్య శోచిష్కేషం విచక్షణం అయుక్త సప్తశుంధ్యువర్సూరోరవస్యాభేయాది స్వయుక్తిభే రోహితో దివరమానోహస్తపరసాదపస్వీ సయో నిమైతి సూజాయతే పునస్తదేవానామధీపజర్మభూవ యో విశ్వచర్షణి ఋత విశ్వతోముఖో యో విశ్వతస్పాణి ఋత విశ్వతస్పృశ సంబాహుభ్యాం భరతి సంవరత్రయేభ్యా పృథివీజనయం దేవేకాద్యుపరతో భూయో విచక్రమేద్యుపాత్రిపాదమభ్యేది పశ్చాత్ దివాద్వయశపరతో భూయో విచక్రమేదేకపదస్తన్నా సమాదత అతంద్రోజాస్తం హరితోజరాస్తాత్రేపే కృతే రోచమాన కేతుమాన సహమానోరజాంసి విశ్వాదిత్య ప్రవతో విభాసి మన్మహాదిశోర్యపరాదిత్య మహాది మహాంస్తే మహతో మహిమాత్మహాదిత్య మహాది రోచసే దివి రోచసే అంతరిక్షే పతంగ పృథివ్యాం రోచసే రోచసే అప్సాంత ఉపాసముంద్రోరుచ్చావ్యాదేవో దేవాసి మహిష సజ్జిత అర్వాన్ పరస్తాత్రయతో వ్యర్థాసుర్వి పశ్చిత్ పదయన్ పతంగ విష్ణుర్విచిత్తశ్రవసాధిష్టం ప్రకేతురాహేజయత్ చిత్రస్తిన్మహిడస్సు పర్ణా రోచయన్ రోదీయంతరిక్షన్ అహోరాత్రే పరిశోర్యం వసానే ప్రాస్ విశ్వాదిరతో వీర్యాణి తిగ్మ విభ్రాజం తన్వాంశిజానోరంగవాస ప్రవతోరణ జ్యోతిష్మాన్ పక్షేమ హిరోధా విశ్వాస్థాధ్వరిధమాన చిత్రం దేవానాం కేతురనేకం జ్యోతిష్మాన్ ప్రదిశ సూర్య ఉద్యన్ దివా కరోతి దుమ్నేస్తమాం ద్విష్వాదారేత్తులితారే శుక్ర చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్ వరుణస్యాగ్నే ఆప్రాత్యావాపృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ ఉచ్చావదంత వరుణం సోపర్ణం మధ్యే శివస్తరణిం భాజమానం పశ్యావత్తాసవితారయ్యమాహురజస్తం జ్యోతిర్యదవిందనగ్రే దివఃపృష్ఠే భావమానం సువర్ణమదిత్యా పుత్రం నాదరా ఉపయాభీత శరస్తూర్య ప్రదీరదీర్ఘమాయుర్మారీషామసుమోదేశ్యామ సహస్రాణ్యం విజయతామస్ పక్షోహరేస్వర్గం స దేవాన్ సర్వాస్ పదస్య సంపశ్యం యాతి రోహిత కాలో అభవద్రోహితోగ్రే ప్రజాపతి రోహితో యజ్ఞానాం ముఖం రోహిత స్వారాభరత్ రోహితో లోకాభవద్రోహితోచ్చరవర్దివం రోహితో రశ్మిభిర్భూమిం సముద్రమనుసంచరత్ సర్వాదిహ సమాచరద్రోహితోధీపతిర్దివ దివం సముద్రమాద్భూమిం సర్వం భూతం విరక్షతి ఆరోహన్ శుక్రో గృహీరముందోపేణుతే రోచమాన చిత్రశ్చిత్వాన్మహిషో మాతమాయాతో లోకానభియద్విభాతి అభ్యాన్యదేహోరాత్రాభ్యాన్మహిష కల్పమాన సూర్యం వజం రజరసి క్షియంతం గాతుమిదం భవామహే నాధమానా పృథివీ ప్రోమహిటో నాధమానస్త గాతురలబ్ధచక్ష పరివిశ్వం అభూవ విశ్వం సంపశ్యం సువిదత్రో యజత్ర ఇదం సువిదోహం మనీమి పర్యస్య మహిమా పృథివీం సమంద్రం జ్యోతిషా విభ్రాజన్ పరిద్యామంతరిక్షన్ సర్వం సంపశ్యం సువిదత్రో యజత్ర ఇదం శ్రేణోతు యధర్మం రవీమి అవోధ్యగ్నిస్తమిషాజనానాం ప్రతిధేనుమే భాజతి ముషాధం యక్వాయేవ ప్రభజామృద్ధిహారా ప్రధానవాస్తి స్రదేలాగమచ్ఛా